ఈ పూజ్యురాలైన పరదేవత అందరకును కారణమైనది. మహావిద్యాస్వరూపిణి, మహామాయాస్వరూపిణి, నాశరహితమైన పరిపూర్ణ ప్రకృతి స్వరూపము అల్పబుద్ధులకు తెలియరానిది. యోగమార్గముచే తెలిసికొనదగిన దేవత, పరమాత్మ యొక్క ఇచ్ఛాస్వరూపము, నిత్యానిత్య స్వరూపములు గలది, భాగ్యహీనులచే సేవింపరానిది, సమస్త ప్రపంచమునకు నియామకురాలు, వేదములను గర్భమందు ధరించినది, అందరకు మొదటి వ్యక్తి అయిన శక్తి స్వరూపము, అన్ని బీజాక్షరముల స్వరూపమైనది, సమస్తైశ్వర్యములును నీమే ప్రక్కనేయున్నవి. ఇట్టి ఈమె దర్శనముచే మనము ధన్యులము, కృతకృత్యులమైతిమి. మనము పూర్వము చేసిన తపస్సునకీమే దర్శనమే ఫలము. పుణ్యాత్ములు గొప్పదాతలు, గొప్ప తపస్సాలురు మాత్రమే ఈమెను దర్శించగలరు. రజోగుణముతో కూడిన వారికి ఈమె దర్శనము పొందరానిది. మూల ప్రకృతి స్వరూపమైన ఈమె పరమ పురుషునితో కూడి ఈ ప్రపంచమునంతను సృష్టించి పరమాత్మకు చూపుచున్నది. చూచు వ్యక్తియు చూడబడు సర్వ ప్రపంచమును ఈమెయే. సర్వమునకు కారణమైన మంగళ స్వరూపమైన ఆ శక్తి ఈమెయే. నేను గాని తక్కిన దేవతలు గాని లక్ష్మి మొదలగు దేవతా స్త్రీలు గాని ఈమెలోని లక్షాంశకు కూడా సరిపోము. మహాసముద్ర జలములో బాలునిగా ఉన్న నాకు కనబడిన దివ్య స్వరూప ఈమెయే. మర్రియాకుపై పరుండి బాలుడనైన నన్ను ఉయ్యాలలో ఊపినది ఈమెయే. ఈ మనందరకు తల్లి, నేను చెప్పిచుంటిని వినుము అని ఇట్లు స్తుతించెను. శ్రీదేవిని విష్ణువు స్తుతించుట. పూజ్యురాలైన ఈ దేవి మహావిద్య, మహామాయ, సంపూర్ణ వినాశములేనిది ప్రకృతి రూప. ఇట్టి ఈమెయే మా అందరుకును కారణము. ఈమె అల్పబుద్ధి కలవారికి ఎరుగరానిది. ఈమె యోగమాయ అభిప్రాయమే అర్థము కాదు. పరమాత్మ యొక్క ఇచ్ఛారూపమైన నిత్యానిత్య స్వరూపిణి, విశ్వేశ్వరి, శుభప్రదయగు నీమెను మందభాగ్యులు పూజింపజాలరు. ఈమె వేదగర్భ, విశాలాక్షి, అన్నిటికీ ఆది అయిన ఈశ్వరి. ఈమెయే సమస్త విశ్వమును నశింపజేయుట ఈమెకు ఒక క్రీడ. సర్వ ప్రాణుల చిహ్నములను తన శరీరము నందుంచుకొని ఈమె సర్వబీజ స్వరూపిణి యగుచున్నది. అనగా మరల సృష్టించు సమయమున ఆయా ప్రాణులను సృష్టించుచున్నది. ఈమె సమీపమున కోట్ల కొలది విభూతులు గలవు. వీరు దివ్యాభరణములు, దివ్య గంధములను కలిగియుందురు. ఇట్టి వీరందరును దేవీ పరిచర్యయందు ఆసక్తులు. శివ బ్రహ్మల్లారా, ఈ విషయమును చూచుచున్నారు కదా. ఇట్టి ఈమెను చూచుటచే మీరేగాక మేమును అదృష్టవంతులము, కృతకృత్యులమగుచున్నాము. ఇట్టి ఈమెను చూచుటచే పూర్వజన్మలో మేము చేసిన తపములు ఫలించినవని తలచుచున్నాము. ఇట్టి ఈమెను చూచుటయు మహాతపఫలమే. శ్రీ మహావిష్ణువీరీతిగా స్తుతించి శివ బ్రహ్మలతో మనము నమస్కరించుచు నీమె ప్రక్కన నిలుచుందుము. మహామాయా స్వరూపిణీయగు నీమె మనకు వరములిచ్చును. ఆమె పాదముల వద్దకు చేరి నిర్భయముగా స్తోత్రము చేయుదము. ఒకవేళ ద్వారపాలకులు గాని పరిచారకులు గాని మనలను నివారించినచో అక్కడే నిలిచి స్తోత్రమును పఠించుచుందము అని పలికెను. విష్ణువు ఇట్లు పలుకగా శివుడు బ్రహ్మ కూడా సంతోషించి ఆమె వద్దకు వెళ్ళుటకు త్వరగా సిద్ధపడిరి. ద్వారము దగ్గరకు వెళ్లి సందేహించుచున్న వీరిని చూచి ఆమె చిరునవ్వు నవ్వుతూ ముగ్గురిని ఆడువారినిగా చేసినది. దేవీ మనలను అందగత్తెలైన యువతులనుగా చేసినది అని వారు సంకోచము లేకుండా ఆమె దగ్గరకు చేరిరి. ఆమె తన పాదముల వద్ద స్త్రీరూపముతో నున్న మాపై ప్రేమతో నిండిన మాపును ప్రసరింపచేసినది. మేము ముగ్గురము నమస్కరించి మా స్త్రీరూపములను పరస్పరము చూచుకుంటూ అనేక మణులతో అలంకరింపబడిన కోటి సూర్యుల కాంతితో వెలుగొందుతున్న ఆమె పాదపీఠమును చూచుచూ నిలిచియుంటిమి. ఆ దేవి చెలికత్తెలు వేల సంఖ్యలో నుండిరి. కొందరు ఎర్రని వస్త్రములు ధరించినవారు, కొందరు నీల వస్త్రములను, మరికొందరు పచ్చని వస్త్రములను ధరించిరి. అందరూ సుందరమైన ఆకారము కలవారు, విచిత్ర భూషణములు వస్త్రములు కలవారు. వీరందరూ ఆమె సేవకై నిలిచియున్న పరిచారికలు. కొందరు గానము చేయువారు, మరికొందరు నాట్యము చేయువారు. వేరొక కొందరు వీణావేణు మద్దెల మొదలగు వాద్యములతో సేవలందించుచుండిరి. నారదా, అక్కడ నేను చూచిన మరి ఒక అద్భుత దృశ్యమును చెప్పుదును వినుమని బ్రహ్మ ఇట్లు అనెను. ఆ పరదేవత యొక్క కాలిగోరునందు ప్రపంచమంతయు కనిపించినది. నేను విష్ణువు, రుద్రుడు, వాయువు, అగ్ని, యముడు, సూర్యుడు, వరుణచంద్ర కుబేర, దేవేంద్రులు, పర్వతములు, నదులు, సముద్రములు, గంధర్వులు, అప్సరసలు, నారద తుంబురాదులు, అశ్వినీ దేవతలు, పితృదేవతలు, శేషాది సర్పములు, రాక్షసులు, వైకుంఠము, బ్రహ్మలోకము, కైలాస పర్వతము సమస్తమును ఆమె కాలిగోటిలో చూచితిని. మరియు నేను పుట్టిన పద్మము అందులో నా స్వరూపము శేషసాయి అయిన విష్ణువు మధుకైటవులు కనిపించిరి. ఇట్టి ఆ దృశ్యమును చూచి ఆశ్చర్యపడి మేము ముగ్గురము ఆ దేవిని సమస్తమునకు తల్లిగా భావించితిమి. అలా చూచుచుండగనే 100 సంవత్సరములు గడిచినవి. మమ్ములను చెలికత్తెలుగను ఆమె పరిచారికలు తలచిరి. మేము చాలా సంతోషముతో ఉంటిమి. ఒకనాడు యువతి రూపములోనున్న భువనేశ్వరీదేవిని విష్ణువు ఇట్లు స్తుతించెను. స్త్రీరూపములోనూ విష్ణువు చేసిన దేవీస్తుతి. ప్రకృతి విధాత్రి రూపులతో నుండు సమస్త శుభస్వరూప దేవత మూర్తివగు నీకు నమస్కారము. నీవు కోరికల తీర్చుదానవు. అభివృద్ధి నీ స్వరూపము, కార్యసిద్ధి నీ రూపము, సచ్చిదానంద స్వరూపురాలవు. ఈ సర్వ ప్రపంచము నీయందే ఉన్నట్లు నేను తలచుచున్నాను. తల్లి, నీ వలననే సృష్టిస్థితి లయములు జరుగుచున్నవి. సమస్త లోకములు నీ స్వరూపమేయని ఇప్పుడు నేను తెలుసుకుంటిని. సమస్తమును నీవు సృష్టించి పరమ పురుషునకు చూపించుచుంటివి. ఇంద్రజాల విద్య నేర్చిన దానివలే నీవు నీ సృష్టి నైపుణ్యముచే మమ్ము రంజింపజేయుచుంటివి. నీవు సర్వమును వ్యాపించియున్నావు. శక్తి స్వరూపమగు నీవు లేనిచో పరమ పురుషుడును అసమర్థుడేయగుచున్నాడు. ప్రళయకాలములో సమస్తమును లయముచేయు నీ చరిత్రను వైభవమును తెలుసుకున్న వాడెవడునూ లేడు. మధుకైటభ రాక్షసుల నుండి మమ్ము రక్షించితివి. మాకు పరమ సుఖప్రదమైన నీ దర్శనము ననుగ్రహించితివి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకే నీ మహిమ తెలియదంటే ఇతరుల విషయము చెప్పనేలా? ఈ విధముగా విష్ణువు స్తుతింపగా తరువాత శివుడు ఇట్లు స్తుతించెను.